శ్వాస 37వది. కనీసం రోజుకి 3 సార్లు సులువైన శ్వాస వ్యాయామాలు నువ్వు సాధన చేయాలి. శ్వాసను నియంత్రించడం మానసిక వృత్తులను సులభంగా అదుపులో పెట్టుకుంటకు వ్యక్తికి సహాయకారి అవుతుంది. స్తనాలను ఉదరాన్ని వేరు చేసే కండరాల పొరను డయాఫ్రమ్ అంటారు. గాఢమైన డయాఫ్రమాటిక్ శ్వాస ప్రక్రియ లేకుండా ఏ శ్వాస వ్యాయామంపై పట్టు సాధించలేము. నెమ్మదిగా నీ ఉదరాన్ని నీ పూర్తి సామర్థ్యం మేరకు లోపలికి తోసి పెదిమలు మూసి ముక్కు రంధ్రాల ద్వారా ఊపిరిని వెలుపలికి పంపుతూ తదనంతరం నీ ఉదరాన్ని ఇబ్బంది పెట్టకుండా సడలించి లోపలికి గాలిని పీల్చు. నీ ఉదరాన్ని లోపలికి సుఖంగా తోస్తే అది కండరాలన్నిటిలోనూ అతి ముఖ్యమైన డయాఫ్రమ్ను లోనికి తోయను. తన వంతుగా డయాఫ్రమ్ ఊపిరితిత్తులపైకి తోసుకొని పోయి ఆ ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ను బహిర్గతం చేయటకు సహాయపడును. ఊపిరిని లోపలికి పీల్చుటకు ఉదరాన్ని మెల్లగాను సడలించినప్పుడు డయాఫ్రమ్ కూడా సడలి ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచం చెందుతాయి. పూర్తి సామర్థ్యం మేరకు కనీసం 10 సార్లు ఊపిరిని బయటికి లోనికి పీల్చుము. అది నీ ఉదాసీన వ్యతిరేక మనోభావాలను శాంతింపచేయడంలో సహాయపడతాయి. రోజుకు 3 సార్లు సంబంధించిన కండరాలు వదులుగా ఉండవు. ఈ వ్యాయామాన్ని అశ్విని ముద్ర అందరు. ఈ ప్రాంతానికి వ్యాయామం సామాన్యంగా అందదు, అందుచేత అశ్విని ముద్ర చాలా ఉపయోగకరమైనది. ఇది అపానవాయు ప్రవాహాన్ని అస్థిరమవకుండా ఉండేటట్టు సహాయపడుతుంది. శ్వాస వ్యాయామాలు చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా ఉండు. శ్వాస ప్రక్రియకు ధ్యానం రెండింటికి కూడా చాలా ముఖ్యమైనది. ధ్యానం చేస్తున్నప్పుడు నీ చేతులు నీకు మోకాళ్ళపై ఉంచి బొట్టను వేలు చూపుడు వేలు తాకేటట్టు ఒక బంధం ఏర్పరచండి. తల నుండి కాలు పట్టుకున్న వేలు వరకు శరీరాన్ని పరిశీలించి దేహంలోని ప్రతి భాగం సంపూర్ణంగా వదలు ఉన్నట్టు చూసుకోండి. మెల్లగా నీ కళ్ళను మూసి మరలా మానసికంగా పరిశీలించు. మనస్సు శరీరత తెలుసుకునేటట్టు నేర్చుకోండి. అలవాటు లేకపోవడం వల్ల కాళ్ళు తిమ్మిరి పొందవచ్చును. క్రమేపీ అయిపోతుంది. యోగకు సంబంధించిన శ్వాస వ్యాయామం సాధనతో వ్యక్తి ఉచ్ఛ్వాస నిశ్వాస సమన్వయం సాధిస్తాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమబద్ధీకరణ వ్యక్తికి తన దేహాన్ని మనస్సును నిశ్చితంగా చేయడంలో తలఫీది తోడ్పడుతుంది. తోడ్పడుతుంది.